శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాకృతి. శ్రీమతే రామునాచార్య నమః. శ్రీ గీతార్థ సంగ్రహ సధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచర నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీలితః. స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచర నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీలితః. జ్ఞాన కర్మాత్మికే నిష్ఠే యోగలక్ష్యేషు సంస్కృతే ఆత్మానుభూతి సిద్ధస్థే పూర్వషట్కేన చోదితే సత్యమే భగవత్తత్వ యాథాజ్ఞావాప్తి సిద్ధయే జ్ఞాన కర్మాభినియుక్తస్యో భక్తి యోగ ప్రకీర్తితః ప్రధాన పురుష వివేకం సర్వేశ్వర వివేచనం కర్మధీర్ భక్తిరిత్యాది పూర్వశేషోంతిమోదితః అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మ ధియాకులం పార్థం ప్రపన్నముద్దిశ్య శాస్త్రావతరణం కృతం నిత్యాత్మా సంగకర్మైహా గోచరా సాంఖ్యయోగధీః ద్వితీయే స్థితధీలక్షా ప్రోక్తా తన్మోహశాంతయే అసత్యాలోకరక్షాయై గుణేష్వారోప్యకర్తృతాం సర్వేశ్వరే వాన్యస్యోక్తా తృతీయే కర్మకార్యతా ప్రసంగాత్ స్వభావోక్తిః కర్మణో కర్మతాస్య చ వేదాజ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే. కర్మయోగస్య సౌకర్యం శైఘ్యం కాశ్చన తద్విధాః బ్రహ్మ జ్ఞాన ప్రకారశ్చ పంచమాధ్యాయ ఉచ్యతే. యోగాభ్యాస విధిర్యోగీ చతుర్థా యోగ సాధనం యోగ సిద్ధిస్వయోగశ్చ పారమ్యం షష్ఠ ఉచ్యతే. స్వయాథాత్మ్యం ప్రకృత్యాస్య విరోధి శరణాగతిః భక్తభేద ప్రబుద్ధస్య త్రైష్ఠ్యం సత్తమ ఉచ్యతే. ఐశ్వర్యాక్షర యాథాత్మ్య భగవచ్చరణార్థినాం వేద్యోపాదేయ భావానామష్టమే భేద ఉచ్యతే. స్వమాహాత్మ్యం మనుష్యత్వే పరత్వం చ మహాత్మనాం విశేషో నవమే యోగో భక్తిరూప ప్రకీర్తితః స్వకల్యాణ గుణానంత్య కృష్ణ స్వాధీనతామతిః భక్త్యుత్పత్తి వృద్ధ్యర్థ విస్తీర్ణ దశమోదితా ఏకాదశే స్వయాథాత్మ్య సాక్షాత్కారావలోకనం దత్తముక్తం విధి ప్రాప్త్యో భక్త్యేకోపాయతా తథా భక్తే శ్రైష్టముపాయోక్తిః అశక్తస్యాత్మనిష్ఠతా తత్ప్రకారాస్తతిప్రీతిః భక్తే ద్వాదశ ఉచ్యతే. దేహస్వరూపమాత్మాప్తి హేతురాత్మవిశోధనం బంధహేతుర్వివేకశ్చ త్రయోదశ ఉదీర్యతే. గుణబంధవిధాతేషాం కర్తృత్వం తన్నివర్తనం గతిత్రయస్వమూలత్వం చతుర్దశ ఉదీర్యతే. అచిన్మిశ్రాత్ విశుద్ధాచ్చ చేతనాత్ పురుషోత్తమః వ్యాపనాత్ భరణాత్ స్వామ్యాత్ అన్యః పంచదశోదితః దేవాసుర విభాగోక్తి పూర్వికా శాస్త్రవశ్యతా తత్వానుష్ఠాన విజ్ఞానస్థేమ్నే షోడశ ఉచ్యతే. అశాస్త్రమాసురం కృత్స్నం శాస్త్రీయం గుణతః పృథక్ లక్షణం శాస్త్రసిద్ధస్య త్రిధా సప్తదశోదితం. ఈశ్వరే కర్తృతా బుద్ధిః సత్వోపాదేయతాంతిమే స్వకర్ణ పరిణామశ్చ శాస్త్రసారార్థ ఉచ్యతే. కర్మయోగస్తపస్తీర్థ దానయజ్ఞాదిసేవనం జ్ఞానయోగోచితస్వాంతైః పరిశుద్ధాత్మని స్థితిః భక్తియోగః పరైకాంత ప్రీత్యా ధ్యానాదిషు స్థితిః త్రయాణాం అపి యోగానాం త్రిభిరన్యోన్యసంగమః నిత్యనైమిత్తికానాం చ పరారాధనరూపిణాం ఆత్మదృష్టే త్రయోప్యేతే యోగద్వారేణ సాధకాః నిరస్త నిఖిలా జ్ఞానో దృష్ట్వాత్మానం పరానుగం ప్రతిలభ్య పరాం భక్తిం తయేవాప్నోతి తత్పదం భక్తియోగస్తదర్థీ చేత్ సమగ్రైశ్వర్య సాధకః ఆత్మార్థీ చేత్ త్రయోప్యేతే తత్కైవల్యస్య సాధకాః ఐకాంత్యం భగవత్యేషాం సమానమధికారిణాం యావత్ ప్రాప్తి పరార్థీ చేత్ తదేవాత్యంతమశ్నుతే జ్ఞానీతు పరమైకాంతి తదాయత్తాత్మజీవనః తత్సంశ్లేష వియోగైక సుఖదుఃఖస్తదేకధీః భగవద్ధ్యానయోగోక్తి వందన స్తుతి కీర్తనైః లబ్ధాత్మా తద్గత ప్రాణ మనోబుద్ధీంద్రియక్రియః నిజకర్మాదిభక్త్యంతం కుర్యాత్ ప్రీత్యైవ కారితః ఉపాయతాం పరిత్యజ్య న్యస్యేద్దేవేతు తామభీః నిజకర్మాదిభక్త్యంతం కుర్యాత్ ప్రీత్యైవ కారితః ఉపాయతాం పరిత్యజ్య న్యస్యేద్దేవేతు తామభీః ఏకాంతాత్యంతదాస్యైక రతిస్తత్పదమాప్నుయాత్ తత్ప్రధానమిదం శాస్త్రం ఇతి గీతార్థ సంగ్రహః ఏకాంతాత్యంత దాస్యైక రతిస్తత్ పదమాప్నుయాత్ తత్ప్రధానమిదం శాస్త్రం ఇతి గీతార్థ సంగ్రహః ఇతి శ్రీ గీతార్థ సంగ్రహ సంపూర్ణః శ్రీమతే రామునాథాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యో నమః.